పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, ద్రాక్షవల్లిగా నిలిచెను తీగగా నన్ను మలిచెను, ద్రాక్షవల్లిగా నిలిచెను తీగగా నన్ను మలిచెను, జీవము తానై బలము తానై భోజ్యం బాయెను, జీవము తానై బలము తానై భోజ్యం బాయెను. స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా. నీటిని రసముగా మార్చెను, ఆత్మదాహమును తీర్చెను, ఆకలితో ఉన్న వారికి తన శరీరమును ఇచ్చెను, ఆకలితో ఉన్న వారికి తన శరీరమును ఇచ్చెను, జీవము తానై బలము తానై భోజ్యం బాయెను, జీవము తానై బలము తానై భోజ్యం బాయెను. స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా. రాతి మనస్సుల నన్ని మాంసపు హృదయము చేసి, రాతి మనస్సుల నన్ని మాంసపు హృదయము చేసి, నూతన ఫలాల నింపా మరణమును గెలిచెను, నూతన ఫలాల నింపా మరణమును గెలిచెను, జీవము తానై బలము తానై భోజ్యం బాయెను, జీవము తానై బలము తానై భోజ్యం బాయెను. స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, ద్రాక్షవల్లిగా నిలిచెను తీగగా నన్ను మలిచెను, ద్రాక్షవల్లిగా నిలిచెను తీగగా నన్ను మలిచెను, జీవము తానై బలము తానై భోజ్యం బాయెను, జీవము తానై బలము తానై భోజ్యం బాయెను. స్తుతులకు పాత్రుడా నా ప్రియ స్నేహితుడా, స్తుతులకు పాత్రుడా. స్నేహితు